299 హ్రీంకార మంత్ర సర్వస్వ సం ధా. హ్రీంకార మంత్ర సర్వస్వ సర్వాణి చ తాని స్వాని చ ధనాని అణిమాద్య స్థాయి డోట్ స్వర్య జనకత్వాదిని తాని తథా హ్రీంకార ఘటితో హ్రీంకారో వా తేషాం సర్వస్వ సకల సంపత్ సర్వార్థ సాధక శక్తి రిత్యర్థః ఓం హ్రీంకార మంత్ర సర్వస్వాయే నమః. ఆం వి సకలమైన అణిమాద్య వైశ్వర్య ప్రదాతృత్వ సంపద గలది సర్వస్వ ఎనబడును హ్రీంకారయుక్తమైన మంత్రముగాని హ్రీంకారముగాని ఆయనిమాది సిద్ధులకు సర్వస్వముకు సకల సంపదను సర్వపురుషార్థములను సాధించి పెట్టు శక్తి ఎని భావము కావున హ్రీంకార మంత్ర సర్వస్వ ఎనుచు పరదేవత ధ్యాయమాన ఎగుచున్నది.